నిత్యానందగరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్దూతాఖిల ఘోరపాపనకరి ప్రత్యక్ష మాహేశ్వరి నిత్యానందగరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్దూతాఖిల ఘోరపాపనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాణేయాశనం వంశ పావన కరీ భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి కృపావలంబన కరీ మాతా అన్నపూ భిక్షాం దేహి భిక్షాం దేహి కృపావలంబన కరీ మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి పూర్ణేశ్వరి ఉన్నదగా